ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో మైమరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు ఎలా పట్టి ఆపాలి కలే అయితే ఆ నిజం ఎలా తట్టుకోవాలి అవును కాదు అడగకంది నా మౌనం చెలివో చెలవో తెలియకుంది నీ రూపం చెలిని బంధమల్లుకుందే జన్మ ఖైదులా ఎదుట నిలిచింది చూడు ఎటెళ్ళిందో నా లేఖ వినేవారు లేక విసుక్కుంది నాకే నీదో కాదో రాసున్న చిరునామా ఉందో లేదో ఆ చోట నా ప్రేమ వరం లాంటి శాపమేదో సొంతమైందిలా ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు.